స్వీయ నింద 14వది. నేను చెడ్డవాడిని, నేనేమి చేయలేను అని నిన్ను నీవు నిందించుకోవనవసరం లేదు. నిన్ను నీవు నిందించుకుంటూ చాలా సమయం వ్యర్థం చేస్తున్నావు. నిన్ను నీవు నిందించుకోవడానికి నీకెవరు హక్కు ఇచ్చారు? నువ్వు నీకు చెందవే. నీ దేహం పంచభూతములతో తయారు చేయబడినది. నీ దేహాన్ని నువ్వు మరలా పునఃసృష్టి చేసుకోలేవు. అందుచేత ఈ దేహం నీది కాదు. నీ ప్రాణశక్తులు నీవు కావు. నీ మనస్సు నీకు చెందదు. నీ ఆత్మే నీది కాదు. ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పే హక్కు నీకెవరిచ్చారు? ఈ రెండు కూడా సహాయకాలు కావు. ఒకటి అహంకారాన్ని పెంచితే, రెండవది సృజనాత్మకను కృంగింపచేస్తుంది. నిన్ను నీవు నిందించుకోకు. నీకు అటువంటి హక్కు లేదు. నిన్ను దేవుడు సృష్టించాడు. ఆయన సృష్టిని నువ్వు గౌరవించడం నేర్చుకోవాలి. నీకు నువ్వు తడబడితే నువ్వు బాహ్య ప్రపంచంలో కూడా తడబడతావు. నిన్ను నీవు నొప్పించుకోకు. బలవంతుడివి కమ్ము. ఆత్మన్యూనతాభావం అన్న అలవాటును నువ్వెందుకు గ్రహిస్తున్నావు? అంటే నువ్వు ఒక మాంసముద్దని, ఎముకల గుడివని, గ్రాసుడు రక్తమని, నువ్వు పుర్రెలో ప్రాణం లేని మెదడు ఉన్నట్టు నువ్వు భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు దానికన్నా ఎక్కువ. నువ్వు ప్రకాశిస్తున్న ఆత్మవి. ఆత్మ యొక్క శాశ్వతమైన ద్వారాలో నువ్వు ఒక నిప్పు కణానివి. నువ్వు అనుకున్నట్టు నువ్వు ఉంటావు. నువ్వు అనుకున్నట్టు నువ్వు తయారవుతావు. ఆత్మన్యూనతాభావాన్ని పోగొట్టుకో. నువ్వు తినేది, చేసేది, ఆలోచించేది నీ దేహం, ఉచ్ఛ్వాస మనసుకు పరిమితం అయి ఉంటుంది. నీవు ఎవరినైనా ద్వేషిస్తే ద్వేషించిన వ్యక్తికి ఏమీ అవ్వదు. కానీ నీకు, నీ మనసుకు, నీ హృదయానికి ఏదో ఒకటి అవుతుందని బౌద్ధ స్మృతులు చెప్తాయి. అవతల వ్యక్తి నీవదే మానవుడని అర్థం చేసుకొని నీవు ద్వేషిస్తున్న దానితో సహా ఇతరులను ప్రేమించడం నేర్చుకోవచ్చు. ఆ వ్యక్తిని ద్వేషించడానికి నేనెవరిని? ఇతరులను ఇబ్బంది పెట్టడం, ద్వేషించడం ఆపు. ఎందుకంటే అది నీకు హాని చేస్తుంది కాబట్టి. నీకు నువ్వు తరచు హాని చేసుకుంటుంటే నీ మనస్సు, నీ మనస్సాక్షి నిన్నెప్పుడు కూడా క్షమించలేనంత చర్యకు దారితీస్తుంది. నీ మనస్సాక్షిని నువ్వు తరచుగా చంపుకుంటున్నావు. నువ్వు అలా చేయడం ఆపు. ఈశోపనిషత్తు నీ మనస్సాక్షిని చంపకు అని చెప్తుంది. నీ మనస్సును నువ్వు చంపినప్పుడు ఇతరులను నువ్వు ఎలా ప్రేమించగలవు? నువ్వు నీ విలువను తెలుసుకోవడం, నిన్ను నువ్వు మెచ్చుకోవడం, ప్రేమించుకోవడం నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు ఆ ప్రేమను ఇతరులకు బయలుపరచాలి. ఎవరైనా నిన్ను గాయపరిస్తే దాన్ని నువ్వు బాగు చేసుకోవచ్చును. కానీ నీకు నువ్వే గాయపరచుకుంటూ పోతుంటే నిన్నెవరు బాగు చేయగలరు? ఎవరైతే తన అంతరాత్మను సదా చంపుకుంటుంటారో వారు అతి పాపాత్ముడు. ఇది ఉపనిషత్తులు నొక్కి వక్కణించే. నా పని 50 వంతు, నీ పని 50 వంతు అని గుర్తుంచుకో. నేను ఆ పని చేస్తాను, నీది నువ్వు చేయి. ఒకవేళ నీ పనిని నువ్వు చేయకపోయినా నీ ఎదుగుదలకు నా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాను. అతను పరిపూర్ణుడు కాదు, కనుక మానవుడు చాలా తప్పులు చేస్తుంటాడు. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీతో నువ్వు కొంత సంభాషించుకోవాలి. నేను ఈరోజు చేసిన దానిలో ఏది తప్పు? నేను మాట్లాడిన దానిలో ఏది బాధ కలిగించేది, ఏది హాని కలిగించేది? ఈ విధంగా మన ఆలోచనలు, ఊహలు, చర్యలు, వాక్కు యొక్క జాలను గుర్తుంచుకోవడాన్ని హోమ్స్ కీపింగ్ అంటారు. మానవుడు ఒక బహుళ అంతస్తుల భవనం. ఈ భవనంలో జీవితం యొక్క అనేక సూక్ష్మమైన తీక్షణమైన శక్తులు ఉన్నాయి. ఇంత అందమైన భవన నిర్మాణకు ఒక మూల ప్రేరణలైన తిండి, లైంగిక వాంఛలు, నిద్ర, స్వీయ సంరక్షణ చేసే కాక భవన అన్నంతస్తును నువ్వు తనిఖీ చేసుకోవాలి. అవివేకులు మార్పు, సావు, క్షీణత పొందే విషయాల్లో మునిగిపోతారు. వారికి ఈ జీవితం అనే సోత అంతర్భాగంలో అసలు కార్యకర్తలైన జీవిత సూక్ష్మశక్తుల గురించి జాగరూకత లేదు. దేహం ఒక పనిముట్టు మాత్రమే. దానికన్నా సూక్ష్మమైనది ఊపిరి, అంతకన్నా సూక్ష్మమైనది మనస్సు. కర్మలు కర్మలు మాత్రమే. నిన్ను నీవు కర్మతో జతపరచుకోకు. నువ్వు నీకు ఒక నిర్దిష్ట జీవితాను అలవర్చుకోవడం నేర్చుకోవాలి. తప్పులు చేస్తున్నావన్న భావన నుండి విముక్తుడు అవ్వాలి. నువ్వు నీతో సంభాషించుకొని నువ్వు ఒక తప్పు చేసుకున్నట్టు గుర్తిస్తే తిరిగి దాన్ని చేయకు. చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ నీలో నువ్వే తప్పులు చేస్తున్నావన్న అపరాధిత భావాన్ని ఎందుకు కలుగు చేసుకోవాలి? ఎప్పుడైతే చర్యలు పదానికి హానికరములని లేక అడ్డంకులని గుర్తించి వాటిని పునరావృతం చేయవు, అప్పుడు నువ్వు స్వేచ్ఛను పొందుతావు. నీకే నువ్వు నిబంధనలు పెట్టుకోవడంతో కానీ లేక సంఘం నీ కొరకు నిబంధనలు పెట్టడం వల్ల కానీ నీలో అపరాజిత భావన ఏర్పడుతుంది. నువ్వు జీవిత నిబంధనలను పాటిస్తే అపరాజిత భావన నీకు కలగవలసిన అవసరం లేదు. నీకు నువ్వే న్యాయనిర్ణయంతో కానీ చేయకూడని వాటితో సతమతమైపోకు. నిషేధింపబడిన వాటి గురించి ఆలోచన జీవిత పరమావధి కాదు. నీవు జీవితం ప్రశాంతంగా ఉంచుకుంటున్న కొద్ది అది మరింత పరిశుద్ధత పొంది నీ జీవిత వైఖరే మారిపోతుంది. నీ పెరుగుదలకు, నీ సామర్థ్యాలను వెలికి తీయుటకు, వాటిని సాధించుటకు స్వీయ మార్పులు ఇది ఒక ప్రక్రియ. ఎవరైతే తమ మనస్సును, దాని వివిధ దశలను సంపూర్ణంగా తెలుసుకుంటారో వారు జీవిత ఆనందాన్ని పొంది అనుభవిస్తారు. జీవితాన్ని ప్రశంసించాలి. దాన్ని నిందించే హక్కు ఎవరికీ లేదు. ఏది మంచిది, ఏది సరైనది మన ఆలోచన బట్టి ఉంటుంది. మనస్సును కొంతసేపు దైవ చైతన్యానికి వశపరచు. నీకు శాంతి లభిస్తుంది.